జెన్యువులు పుస్తకం 11వ భాగం. అలా కాకుండా అండకండాలు ఎక్స్ క్రోమోజోము లేని శుక్రకణాలతో కలవవచ్చు. అప్పుడు పుట్టేవన్నీ మగ ఈగలే అవుతాయి. వాటిలో సగం ఆర్వో రకానివి అవుతాయి. వీటికి ఎర్రకళ్ళు ఉంటాయి. మిగతా సగం డబ్ల్యూఓ రకానివి అవుతాయి. వీటికి తెల్లకళ్ళు ఉంటాయి. అంటే మొత్తం సంతతిలో 1/2 వంతు ఈగలకి తెల్లకళ్ళు వస్తాయన్నమాట. తెల్లకంటి ఈగలన్నీ మగ ఈగలే. మార్గం గమనించింది సరిగ్గా ఇదే. కాబట్టి కంటి రంగుని లింగానుసంధిత లక్షణంగా అభివర్ణించాడు మార్గన్. మనుషుల్లో కూడా ఈ లింగానుసంధానం చాలా ముఖ్యం. ఉదాహరణకి వర్ణ అంధత్వం మనుషుల్లో లింగ సంబంధితమైనదే. ఈ వ్యాధి ఇంచుమించు ఎప్పుడూ మగవారికే వస్తుంది, ఆడవారికి రాదు. స్త్రీలలో ఆ రోగానికి సంబంధించిన జన్యువు ఉన్నా రోగం వ్యక్తం కాకపోవచ్చు. ఆ జన్యువు తమ మగ సంతతికి సంక్రమిస్తుంది. ఇతర రకాల అనుసంధానాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రుల నుండి పిల్లలకి క్రోమోజోములు సంక్రమించినప్పుడు తద్వారా అనేకానేక జన్యువులు సంక్రమిస్తాయి. ఆ జన్యువులు శాసించే భౌతిక లక్షణాలన్నీ కూడా అలాగే సంక్రమిస్తాయి. ఉదాహరణకి ఈగ రెక్కలకి సంబంధించిన ఒక లక్షణం, ఈగ కాళ్ళకి సంబంధించిన ఒక లక్షణం ఒకే క్రోమోజోము మీద ఉన్నట్లయితే తదుపరి సంతతికి ఆ రెండు లక్షణాలు ఎప్పుడూ జోడుగా సంక్రమిస్తాయి. అంటే ఉంటే ఆ రెండు లక్షణాలు ఉండాలి, లేదంటే రెండూ ఉండకూడదు. ఈగల్లో సరిగ్గా అలాగే జరుగుతుందని నిరూపించగలిగాడు మార్గన్. 1910 కల్లా సటన్ చేసిన సూచనని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు దొరికాయి. మెండెల్ ఊహించిన అంశాలు ఈ క్రోమోజోములేనని తేలింది. ఈ కృషి ఫలితంగా మార్గన్కి 1933లో నోబెల్ పురస్కారం దక్కింది. అలాగని జన్యువుల అనుసంధానం పొల్లుపోకుండా నిర్దోషంగా జరుగుతుందని కాదు. ఉదాహరణకి ఈగల్లో ఏ అనే లక్షణం బి అనే లక్షణం పదే పదే తరతరాలుగా జోడుగా సంక్రమించాయని అనుకుందాం. అకస్మాత్తుగా ఎక్కడో ఏదో తేడా వస్తుంది. ఏ లక్షణం ఉన్నా బి లక్షణం లేని ఈగలు కానీ, బి లక్షణం కలిగి ఏ లక్షణం లేని ఈగలు కానీ తారసపడతాయి. అలా విచ్ఛిన్నమైన అనుసంధానం గల ఈగలలో వాటిలో వాటికి సంపర్కం కలుగజేస్తే వాటి సంతతిలో కూడా ఆ విచ్ఛిన్నమైన అనుసంధానం అలాగే కొనసాగుతుంది. పొరపాటు ఎక్కడ జరుగుతోందో మార్గన్కి అర్థమైంది. కణవిభజన జరిగే సమయంలో క్రోమోజోములు కవాతు చేసే సిపాయిలలాగా ఖచ్చితంగా బారులు తీరి ఉండవు. అన్నీ సేమియాధారాల కుప్పలాగా ఉంటాయి. ఒకే జతకు చెందిన క్రోమోజోములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. కొన్నిసార్లు ఈ రెండు తమలోని కొంత భాగాన్ని రెండవదాని భాగంతో మార్చుకుంటాయి. ఈ ప్రక్రియనే క్రాసింగ్ ఓవర్ అంటారు. బి లక్షణాన్ని శాసించే జన్యువు జతలో మరో క్రోమోజోము మీదకి చేరవచ్చు. అవతలి క్రోమోజోము మీద తత్తుల్యమైన భాగం వచ్చి మొదటి క్రోమోజోము మీదకి చేరవచ్చు. ఈ భాగం మీద మరేవో లక్షణాలను శాసించే జన్యువులు ఉండవచ్చు. ఆ కారణం వల్ల అండకణంలో కానీ శుక్రకణంలో కానీ ఏ లక్షణానికి సంబంధించిన జన్యువు ఉన్నా బి లక్షణం మరేదో కొత్త రూపంలో సంక్రమించవచ్చు.